పృథివ్యాే అన్నామోర్ధ్వభవత్వేవ్యాదేవానామగ్రయాభేరయాసంసోదిష్టరూపేభిరస్వై ృతమేధో దేభ్యో దేవతమస్వమే దూత్యాయమవిష్మంతో మనుష్యాసో అగ్ని అక్షైరస్వే సుగతారేనాేవాన్వక్షిణిటేవోతాన్ దేవ్యాదీర్ఘం రాధ్వాసోరభిభూత్వస్ అరేలతామనదేవరీంద్రజ్యేష్టాంగుతోక్షిదేవాన్ దివో భాతానుస్పృశతామరీయ పృథివ్యా భామాత్రయా విశ్రయధ్వం ఉషదీర్ద్వారో మహిళామహద్భ్యర్దేవం రథం రథయుర్ధారయధ్వం దేవీ దివో దూహితరాజు శిల్పే ఉషాధానక్యోనౌ ఆవాం దేవాసే ఉసంత పురౌసీసంతృభకే ఉపస్థే ఊర్ధ్వగ్రావా బృహదగ్నిస్తమిద్ధ ప్రియాధామాన్యదీతేరుపస్థే పురోహీతా మృత్విజా యజ్ఞే అస్మిన్ విదుష్టరాద్రవే నమాయేతా దేవేర్బరీదిదం వరీయాసీదశగ్రమావశ్యోనం మనుష్యద్యజ్ఞం సుధీతా హవీం శీలా దేవీ ఘృతపాధీజుషంత దేవత్వమానడ్యతంగీరసామభావస్తాభూ సదేవానాం పాథముపప్ర విద్వానుసంజక్షిద్రవినోదసురత్నా వనస్పతేరసనయా నియూయా దేవానాం పాథముపవక్షి విద్వాన్ సురాదిదేవ కృణవద్ధవీం శవదాం ద్యావా పృథివీహవం మే ఆగ్నేవహవరో నమిష్టయే నయింద్రం దివో మరుతో అంతరిక్షాత్ శ్రీరంగర్విశ్రాయత్రా స్వాహా దేవామృతా మాదయంతాం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్రైలగణామధేయం దధానాః శ్రేష్టం యదరిప్రమాదీత్రేణాదేషాం నిహితం గుహాదిః సత్రోమిపతితా పునః పునంతోయత్రధీరామనధావాతమక్రాతాయ సఖ్యాని జానదే భద్రైరాం లక్ష్మీర్మిహితాధిపాతి యజ్ఞేన వాచః పాదవీయమాయంతామన్నవిందృషేషప్రవిష్టా తామామృత్యాదత్తాం సప్తమేభా అభిసన్నామంతే ఉదత్వశ్చర్ణరవాచ ఉదత్వశృణ్వన్నేణోక్యేనా ఉదత్వస్మే తన్వా అంబిసే జాదేవత్యముషీ సుబాధా ఉదత్వం దక్షే స్థిరమేతమాభర్ణైనం వివాదీనేషు అధేన్వాచరతి మాజయైతవాచం సుశ్రువాంఫలమా పుష్పా యస్విధం సఖాయం నరస్య భాచపి భాగో అస్తి శృణోత్యలగం శృణోతి నహి ప్రవేద సృతస్య పంథా అక్షన్వంత కర్ణవంత సఖాయో మనోజవేష్మా బూవ ఆదఘ్నాద ఉపకక్షాదృత్వేదాయి భస్నాత్వాదృశ్రే హృదాదష్టేమనతో జపే భిజద్బ్రాహ్మణా సంయజంతే సఖాహత్వం విజాహుర్వేద్యాభిరోహ బ్రహ్మాణో విచారంతు ఇమేనార్వాంగ పరస్తరం బ్రాహ్మణాసో నేకరాధేవాతమధిపత్య పాపయాస్తంద్రం కన్వచే అప్రజ్ఞయ సర్వేణందందిగతేన సభాగాధేన సఖ్యాతాయ ఇల్బిడస్తృత్వే రామరంభవాదీనాయ ఇదాంతఃపోడమాస్తే పుష్పాంగాయత్రంతో గాయీరు బ్రహ్మాత్వపదాత విద్యామాత్రామీర ఉత్వ భద్రం నో అపీవాదయమనా హరి ప్రభోజాముఖేడు దశమానే పశ్చాత్తరే యుగే బ్రహ్మణస్పతి దేవాధమతి దేవానాం పూర్వే యుగే దశదజాయత దేవానాం యుగే ప్రథమే దశదజాయత తాజాయంతరదుత్నపదస్పతి భూర్జగ్ఞవుత్నపదో భువ ఆశా అజాయంత అధిదేర్దక్ష అజాయత దక్షాద్వతి దిక్పతి అధిదిక్షయాదోహితవ దేవాన్వజాయంత భద్రామృతబంధవ యద్దేవా అదస్వ నిలేసు సంరబ్ధాతిష్ట అత్రామివ దీవ్రో రేణురపాయత యద్దేవాయోయథాభువనాన్యబింబద అత్రాసముద్రాగూఢమాధూర్యమజభర్తన అష్టౌ పుత్రాసో అదితేన్వా అస్పతి దేవాంగుపత్రై సప్తభిపరామాండమాస్యత్ సప్తభిపుత్రైరీపత్రైర్భూర్యం యుగం ప్రజాయై మృత్యవే త్వత్పునర్మాండమాధారత్ జనిష్టా ఉగ్రస్వరే దురాజ మంద్రమోజిష్ఠో బహులా భీమాన అవర్ధన్నింద్రం మరుదస్థిరత్ర మాదాయీరం దశనద్ధనిష్టా గృహోరిషత్తాృతమీచిదేవై పురుషం సేన వాదృష్ట ఇంద్రం అభివేదేవతామహాపదేన భాంతాత్రిక్ష్వాదుదారందగర్భా విశ్వాదేపాదాప్రయజిఘాశ్చవద్ధన్వాదాహుతయేచిత్ర ృగాంతకత్ర మాసందే అశ్వినావృత్యా సమానాసో నిరుపాయాది యజ్ఞమానాసత్యాక్షాయ వక్షి మధావ్యాంద్రధారయ సహస్రాశ్వినాశూరదర్మాని మందమానరితాదశి ప్రజాయై సఖీభిరింద్రాయభిరేభిరర్థం ఆభిర్యమాయాపదశ్యమాఘాన్నిరప్రతమ్రావపత్తమాంసి సనామానాదిద్వదశోన్యస్మావాహన్నింద్రగుణోజానా విశ్వైరాగచ్చేర్మికామే సాగమ్రాదిష్టా హృద్యా జగంధ సంజగంధనమోజిమ్మఖస్యం దాసం గ్రంథానరిషాయమాయ పంచగర్థమనవేశ్యోనాన్ పథోజే వత్రాంజేవజానాన్ సుమేధాని వక్రిషేమినామేషానయింద్రదధిషేకభస్తౌ అనుత్వాదేవాశ్రవదామదంత్యుపరి బుద్ధ్యాన్ బలినశ్చకర్థ చక్రం యదశ్చాత్వానిరత్తముదో తదస్మై మధ్యక్షచ్చర్యాత్ పృథివ్యామదీషం యదోధప్పయోగోష్వదధావోషధీషు అశ్వాదియాజేదియద్వదంచోజసో జాతముదమన్యయేన మన్యోదీయాజ హన్యేరో తస్థౌ యదః ప్రజ్ఞేంద్రో అస్య వేద వయస్సు పన్నా ఉపాదేరింద్రం ప్రియమే ధారిణోనాధమానా అపద్భాంతమోర్ధిక్షర్మముధ్యాస్మాన్నిధయేవబద్ధాన్ వసూనామాచక్రగయ్యక్షంధ్యావాజజ్ఞైర్వారోదస్యోరర్మందోవాజేన యమంతస్సాదో వనంవాజే శుశ్రుణం శుశ్రుధోధో అపజేఘామదోనక్షసద్యాంసమస్యదామనాదానింతక్షాక్షానాయత్రాసువితాయదేవాజ్యౌర్ణవాదేభిక్షణవంతస్వైర్ణామృతానాంగీ సర్వదాజే కృపణం దరత్నం ధియం యజ్ఞం చదాధం తస్తేనోధాంతుపసవ్యామలాని ఆదత్త ఇంద్రాజమఃపనం తాభియ పూర్వం గోమంతం త్రిలిప్సాన్ సకలిత్వాయ్యే పూర్వపుత్రాం మహీం సహస్రధారాం నిరహీం దుదుక్షణం సతీమయమవసేవనధ్వమనానసం సమయంతం పృథన్యోన్ భుక్షణం మఘవానం సువృక్తిం భర్తాయో వజ్రం నర్యం పురుక్షుర్ధ్వాన పురుషమం పురాకాలావృత్రహేంద్రో నామాన్యప్రాహేయప్రాసహస్మదిమస్మదిమర్తవేకరత్తసువో మహిమానముత్తమం కారుర్వోదాదిసే వివస్వత ప్రసృత్వారీణామతిసింధురోజసా ప్రతేరద్వరుణో జాత మే పథ సింధోయద్వాజాభ్యద్రమస్వం భూమ్యాధిప్రవదాయాజితానూనాయదేషామగ్రం జగతామిరజ్జతి దివిశ్వనోజతే భూమ్యోవర్జనంద్రం దుష్ణముదీయంతి భానునా అభ్రాదీవ ప్రత్యానయంతి రెట్టయశ్చర్గజేతి వృణభో నరో రూపతి అభిత్వాసింధోమాతరో భాస్వాణిపజేవేనవా తాదేవయుద్ధానయమిత్రిదౌయదామగ్రం ప్రవతా వినక్షసి ఇమం మే గంగే యమునే సరస్వతి సుదృష్ణ్యా అధిజ్ఞామారుద్ధే విదస్వజార్జీకీయే సృణుక్యాశుషోమాయాంగతే తప్రాదివముత్పాదంతి దేవై తన్వా అమృతేజంతధీరాస్తేనాదో అమృతత్వం భజంతే నిష్కామాయా ప్రథమం జాత వేసజోస్సు సత్వాదశయా స్వేత్యాంసింధోగుభాగోమతీం క్రమం మేఘత్మా సరథం జాధిదీయాసే విధీత్యే నీరుసీమహిత్వా పరిగ్రజాంసిఫలతేజాంసి అదభ్యాసింధో నవసామపస్తమాశ్వాదచిత్రాపూషీవర్జా స్వాసింధుసువాదాహిరణ్యజీసుకేతాదినీవతి ఊర్ణావతీయువతి శీలమావచ్యుదాధీవస్తే సుభగా మధుమృథం సుఖం రథం జియుజే సింధురశ్వినం తే నవాజం దమిషస్మిన్నాజౌ మహాన్యశ్చ మహిమాపనశ్చేదభ్యశ్చస్వజాతసోమిరప్సినాః ఆవరంజసూర్జాభ్యమరుధోరోదీ అనక్తన ఉభేయసా నో అరణీత చాభుపాసదస్వరోమరి పశ్చాత బుద్ధిగా సదశ్రేష్టం సమానం సునోధనాద్యో నహస్తయతో అగ్నిస్తోదరి ఇద్యో అభిభూతి పౌంసం మహోరాజే చిత్తరు తేజ సర్వద తదిధ్యశ్చవనం వివేనపోయమన వేగాశ్రే భోన్నజిద్భాష్ే అశ్వరిజే సదేష్ధరాంగాదిశ్రయో అపారదరక్షరావాదస్కభాయత నిర్వేశిం సేదామాజిం ఆనోరయం సర్వీరం దుర్వోదరదేవాభ్యం భరదశ్లోకామద్రయ జివస్థితాభోమావతరేభ్యో విభ్రాజిదాస్తావత్సరేభ్య వాయోస్థితాభోమావత్సరేభ్యోగ్నేస్థిరజ్జపిజగృత్తరేభ్య ధురంగో నాయుతస్తోత్పంధోగ్రావా నో వాచా దివితాదివిత్నాదోయత్రే కామ్యం మధ్వా ఘోషయంతోభితస్తురా శృణ్వంతి సోమం రథిరాధో అద్రజో నిరసరసం పరిడో దుహంతి దుహంతుధరుపసేతనాయకం నరో హర్జానమర్థయంత ఆసభీః ఏతేనాదస్వపాదోభూతనయేంద్రాయసు నోమామద్వయ వామం వామం వో దివ్యాయధామ్నేవసుమసుమఃపార్థీవాయసం వదే అభ్రపృషో న వాచా ప్రూషావసో హవిష్మంతో నయజ్ఞావీగానుగాః సుమారో తన్న బ్రహ్మాణమర్గతే గణమస్తోషేదాన్న శోభతే శ్రియే మర్యాదో అంజీవ్రృణ్వత సుమారో తన్న పూర్వీరచక్షపా దివస్పుత్రాదే తానలే దిరాదిత్యాధస్తే అక్రానవాదృశో ప్రియే దివస్తే దివ్యానవర్గణాత్మనాదివిద్రే అభ్రాన్న సూర్యా పాజస్వందో నీరా పారశవో దిశాదో నమర్యా అభిద్యావః యుష్మారం బుద్ధే అపాన్నయామాధర్యమహీశ్రధర్యతి నిస్సత్సుయజ్ఞ అర్వాగయం సుమత్రయస్వంతో నత్రాగత యూయం ధోర్షత్రయుజో నరస్మిషజ్యోతిష్మందో నభాసాద్యక్షిషు సేనాదో నశ్రయాదో రిసాద ప్రవాసో న ప్రసీదాద పరిపృషా ప్రయద్వహద్ధే మరుద పరాకాద్యోయం మహత్ సంవరణశ్చవస్వాహారాధ్యశారాచిద్వేషస్వనుసర్యూయోత యుదృజీ యజ్ఞే అధ్వరేష్టా మరధ్యో నమానూషో దాసతి దేవస్వయో దశతే సువీరం సదేవానామపి గోపీఠే అస్తు యజ్ఞేషు యజ్ఞయా సభూమా ఆదిత్యేన నామ్నా సంభ్రావిష్టాః తేనో బంధురసదోర్మనీషాం మహస్తజామన్నధ్వరేతగానాః విప్రాసో నమన్నా విశ్వాద్యో దేవాభ్యో న యజ్ఞే స్వప్నాదః రాజా నోన జాస్సు సందృతీనామర్యా అరేపసా అగ్నిర్ణయే భ్రాజాదా రుక్మవచ్చోమాదాన స్వయుజ సజ్జభూదయ ప్రజ్ఞాదారో నేష్టాస్సు నీరయస్సు సర్మా నోన సోమా ఋతయ్యతే పాదాధునయేధునా యోజిగత్నవోగ్నీనా జిహ్వాీరోగిణా ధర్మన్ వంతోన యోధాశ్రిమే వంత పితృణాన్న సంసాస్సురాజయాస్వనాభయోజిగీవాం సోన సూరా అభిద్యావ హరేయవో నమర్యాషదప్రుడోభిస్వర్తారో అర్కన్న దుష్టుభా అశ్వాసోనజేజ్యేష్ఠాద ఆదవోదిషిషోన రక్షదానవ ఆపోన నిర్ణయరుదభిర్జిగత్నవో విశ్వరూపా అంగీరసోన రామభి రావానోన సూనయ సింధో మాతర ఆదర్జిరాసో అద్రజోన విశ్వ శిశూరాణ క్రీడయస్సు మాతరో మహాగ్రామో నయామన్నుదర్జిషా ఉషధాన్న కేతవోధ్వరశ్రియస్వ భయ్యవో నాన్యభిర్జాశ్రిదన్ సింధవో నయో భ్రాజదృష్టయ పరావతో నయోజనాని మిమిరే భారాన్నో దేవాత్నాస్మాన్ సోదేన్మో వాధానాక్యాతసనాద్ధివో రత్నేయాన్ని అపశ్రమశ్రమహతోమహిత్వమత్యశ్రమచ్చాసు నాహనోభృతే సంభరే అసిం ప్రతివత్సీ భూయత్తుభాసిలో నిహితమృతకక్షీసున్మన్నజిహ్వజావనాని అత్రణ్యస్మే పద్భిస్తంభరంజుత్నస్తానమసాధి విక్షు ప్రమాద ప్రాధనం గుహ్యమిచ్చంకో మారో నీదృ సర్పదుర్వీ సదన్న భక్వమావిదచ్చుదంతంక్వాంసంప ఉపస్థే అంత తద్వామృతం రోదసీ ప్రబ్రవీమిరాజమానో మాతరాగర్భో అస్తి నాహం దేవస్తిగేతాభిరంగేతా సప్రచేతా యో అస్మాన్నం ప్రశ్వాదాచార్యైర్ఘతైర్జుగోజిపుష్యతి తస్మై సహస్రమక్షభిర్విచక్షేగ్నేభిస్తద ప్రత్యంగజిత్వం కిం దేవేణ కర్తాగ్నే వృక్షా విమిత్రావిద్వాన్ అక్రేరంగరిరస్త వేదం విపర్వతామీ వాసి విరోజో అశ్వాన్యేదేవేజాలిభీరసనాభిర్గృభీతాన్ రక్షదే మిత్రోవసుభిస్తుజాదస్తమాన్ృధేర్వాధాన అగ్నిస్వత్యం వాజం భరం దాచర్వీరం శ్రుత్యం కర్మ నిష్టా అగ్నిరోదీ విచారత్సమంజన్నగ్నిర్నాలీ వీరకుక్షిం పురంధ్యం అగ్నేరత్నదత్తమిదస్సు భద్రాగ్నిర్మహీరోదీ ఆదివేష అగ్నిదేవం చోదయత్సమత్స్వగ్నిర్వ్రత్రానీదయతే పురోణి అగ్నిర్హత్యం జరదకర్ణ మా భాగ్నిరధ్యో నిరాగధ్యరోధం అగ్నిరత్యం ఘర్మవోరక్షరగ్నిర్మేధం ప్రజయాదృజత్సం అగ్నిర్ధాద్రవీణం వీరవేదాగ్నిర్వృహిం సహస్రాసనోతి అగ్నిర్దివిహవ్యమాదానాగ్నేర్ధామాని విభేదాపురుద్రా అగ్నిముక్తైర్విరజోదిక్వాయంతేర్నిన్నరోజామాని బాధితాసాః అగ్నిం వయో అంతరిక్షే వదంతోగ్నిస్తరత్రాపరీయాదిగోణా అగ్నిం విచారేణ దేవానుషీర్యాగ్నిమనోరోజాతా అగ్నిర్గాంధర్వీ పశ్చామృతశ్చాగ్నేర్గ్రవ్యోతిర్భృతాషత్త అగ్నజే బ్రహ్మ నిపహస్తదక్షరగ్నిం మహామావోచామాసువృత్తిం అగ్నే ప్రావాజరిదానంయేష్టాగ్నేమహిద్రవీణమాయజస్వ యజిమా విశ్వా భువానానియర్హోధాన్యదీరస్పితానాః స ఆజిఘాద్రవీణమిచ్చమాన ప్రసమచ్చదవీవేదం శ్రీరాజేదిట్టానమారంభానంగతమశ్చిత్కథాసీద్ యతో భూమిం జనయన్ విశ్వకం మా విద్యామౌర్ణోన్మహినా విశ్వచక్షా విశ్వతశ్చక్షురుత విశ్వదో ముఖో విశ్వదో బాహురుత విశ్వతస్తాత్ తం బాహుభ్యాం సమాధిసంవదత్రైర్జా వా భూమీ జనయన్ దేవయేకాః కిం సేద్వనంగ ఉత వృక్షాశయతోద్యా వా పృథివీ నిష్టదక్షుః మనీషి నో మనసా వృచ్చదేద్యదిభువనాని ధారయన్ జాతే ధావాని పరమాని యావమాజా మధ్యమా విశ్వకర్మన్నుతే మా శిక్షాసిభ్యో అవిడుస్తావ స్వయం జాజస్వన్వం మృధాన విశ్వకర్మన్ అవిడా వా మృధాన స్వయం జాజస్వ పృథివీముద్యా ముఖ్యం పన్నే అభిలోచనాదయిహాత్మాకం మఘవా సూరిరస్తు వాచస్పతి విశ్వకర్మాణమూతలే మనోజిపం వాజే అద్యారూవేమ స నో విశ్వానిహవానానియోరద్విశ్వసం భూరవదే సాధుకర్మా చక్షుషపితామన సాయిధీరో ఘృతమే అజనన్నం నామానే యథేదంతారజగంతపూర్వ ఆదిద్యా వా పృథివీ అప్రసేతాం విశ్వకర్మాదిఘాత పరమోదసందృక్ ఏషామిష్టాదంతిత్రీర్తరేకమాహు యోన పితజోతిఘాతామా నివేదభువనాని విశ్వా యో దేవానామేకేవతంసం ప్రశ్నం భువనాయంత్యన్యా సాయంత్రవీణం సమస్మారిడయ పూర్వరితారో నూనా అసోర్తేరజతిరే భూతాని సమకం వన్నిమాని పరో దివా పరజేదా పృథివ్యా పరో దేవేభిరూరైర్యదస్తి కం శ్రీగర్భం రథమంద్రాభోజత్ర దేవా సమపశ్యంత విశ్వే సమిద్గర్భం ప్రథమం దద్రాభోజత్ర దేవా సమగచ్చంత విశ్వే అజనాభావ్యేకమర్పితం యస్మిన్ విశ్వాని భువనాని తస్సు నతం వీదాధరిమాయుష్మాకమంతరం బభూవ ఈహారేణ ప్రారేదాజంత్యాసుకృపముగ్ధదాపశ్చరంతి చస్తే మన్యో వీభద్వజ్రదాయ గతహోజ పురుషజిమిశ్రమానుషన్ మన్యవింద్రో మన్యవేవాద దేవో మన్యర్వో దావరుణో జాతవేదా మన్యం విషయీల దేవానుషీర్యా పాహినో మన్యో తవ దాతజోషా అభీ మన్యో తవ దస్తవీ జాంతపదాజాభిజి శత్రూన్ అమిత్రహారత్రహాద్యుహాజమిశ్రామోన్యాభరాత్మన్నాభిమన్యాభిభూత్యోజా స్వయంభూర్ధామో అభిమాదిషాః విశ్వజర్షనిస్వో నిస్వహావానస్మా స్వోజప్రదనాసుధేహి అభాగస్తన్నపవరేదో అస్మితవక్రత్వాదవిటస్య ప్రచేతః మన్యోక్రతర్జీలాహం స్వాధనోర్భరేయాజమేహి అజందే అశ్వమే చర్వాంగ్రజీల సహురే విశ్వసాజ మన్యో వజ్రిన్నభిమావృత్సహనావదశ్యో మృతవోధ్యాపే అభిప్రే దక్షిణోభవామేధా వృత్రాణి జంఘనా బభూరి భూమీ చే ధరుణం మధ్వో అగ్రముభావుపాం సుప్రథమాది భావ రజామన్యో సరథమాజంతో హర్షమానాసోధృతామృత్మేదవాయుధాంసిదానాభిప్రయం దులరో అగ్నిరూపా అగ్నిరేవ మన్యాస్తేనానీర్ణశ్రహురే హూతలేధి హస్త్రోన్విభజస్వేదమోజో విమానో విమృధో నుదస్వ సహస్వమన్యో అభిమాదిమత్వే రుజన్ మృణంత మృణంతే విశత్రూన్ ఉగ్రంతే పాజో నన్వారుద్రే అశీవసం నయతయేకజత్వం ఏకో బహూనామాదిమన్యపీడితో విషం విషం యుధజేకం శ్రీసాధి అగ్రస్తృత్మయా యుజాభయం జుమంతం ఘోషం విజయాజ గృణ్మహే విశేషర్నివ ప్రభో ఓస్మాకం మన్యాధిపాభవేహ ప్రియంతే నామ సహురేణుమతి విద్మాతముత్సంజత ఆ బూత ఆభూజాయకర్ష విభూతముత్తరం గోమన్యోసహనేజ్జేధి మహాధనస్ పురభూత సంసృజి సంసృష్టంధనముభయం సమాకృతమస్మభ్యం దత్తామరుణశ్చమన్యో ధియం దదానాగృతాయేషు సత్రాపరాజిగాధోపలిలయంతాభిరాభూమిస్తూర్యేనోత్తభిరాజ్యౌః సోమేనాదిత్యా బలిన సోమేన పృథివీమహి అసో నక్షత్రానామేనాముపస్థే సోమాహీత సోమం మన్యతే పరివాంగత్వం బ్రహ్మం జ్యోషధిం సోమయ్యం బ్రహ్మణా విసన్నతశ్చాదిగశ్చన ఆచ్ఛద్వీరానైర్గుభిగోగార్హదై స్వామరక్షితః గ్రామ్నామిచ్ఛణ్వం తిష్టదినదే అస్మాదివార్థీవః యత్వా దేవః ప్రవివం దిగదాప్యాయసే పునః భాజస్వామస్వరక్షితాసమానాం మాదాకృతిః రైభ్యాదీతనదేయీనారాజంసీన్యోజని సూర్యా భద్రమిద్వాదోగాతయైతి పరిష్కృతం చిత్తీరాపువర్ఘనం చక్షురాభ్యంజనం జోర్భో విక్రోధాధీర్యాత్సూర్యాపదిం సోమా ఆసన్ ప్రతిధరకురీరం ఛందమోపదః సూర్యాయా వరాగ్నిరాధీత్ పురోగమః సోమాధూరవదశ్వినాస్తాముభాఫలా సూర్యాన్యత్పత్యేతం వందే మనదాదవిదాదాత్ మనో అస్యానాదేజ్జౌరాదేదుదచ్చతిః శుక్రవరడ్వాస్తాభ్యదయాత్ సూర్యాగృహం రిక్సామాభ్యామభిః దౌగావౌ చేతామనావీతః శ్రోత్రం చక్రే ఆస్తాంతిపంతరాచర శుచే చక్రే ఘాత్యాభ్యానో అక్షాహత అణో మనస్వయం సూర్యారోహత్రయతీపతి సూర్యాయావహతు ప్రాగాచ్చవిదాయ మమాశేషత్ అఘాసో అణ్యంతే కామోర్జన్యా పర్యుహ్యతే జదశ్విదా వృచ్చమానావజాతం త్రిచక్రేణ వహతుం సూర్యాయాః విశ్వే దేవా అనుతద్వామజానన్ పుత్రః పితరావృణీతభూషా యతయాతం శుభస్పతీమలేయం సూర్యాముప వైకం చక్రం వామాధీప్రదేష్టాయతస్తతుః ద్వే చక్రే సూర్యే బ్రహ్మాణాదృతావీదు అసైకం చక్రం యద్గృహాతద్ధాతయజిద్వీదు సూర్యాయై దేవేభ్యో మిత్రాయ వరుణాయ చే భూతస్య ప్రదేశత ఇదం దేభ్యో కరణమాహ పూర్వాపరం చ రతో మాయజైతౌ విధో క్రీడంతౌ పరీయాతో అధ్వరం విశ్వాన్యో భువనాభిజత్త ఋతోభిజాయతే పునః నవో నవో భవతి జాయమానోన్నాంకేదృషదా మేత్యగ్రం భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రజంగమాశ్చిరతే దీర్ఘమాయుః సుఖిం సుఖం సల్బలిం విశ్వరూపం హిరణ్యవర్ణం సువృధం సుచక్రం ఆరోహదూర్జే అమృతస్య లోకం శ్యోనం ప్రత్యే భగతం కృణుష్వ ఉదేష్వాదీపీర్భిరే అన్యామిచ్చి దృఢదం జాపదే భాగో జనుషాదశ్చ విద్ధి ఉదేర్ష్వాదో విశ్వాదో నమాదే రామహే త్వా అన్యామిత్ర ప్రభర్వ్యా హంసం జాయాం మత్యా సుజా ృక్షరాజవస్తంధ్రుపంథాయోజంతీనోపేయం సమర్జమాసంభగో నోరిణీయాత్సాత్వం సృజమామస్తు దేవాధ్యాత్సేవాజయో నో సుకృతేరిష్టాంతాదహమత్యాదామి వేదో ముంచా వినామదస్సు బద్ధామముదస్కరం యథేయమిందమేర్ధస్సు పుత్రాసుపగాసతి భూషాత్ వేదో నయతుమస్తగృహ్యాశ్వినాత్వా ప్రవాహతామృతేన గృహాంగచ్చ గృహపత్నీయసాసో వసినీత్వం విదసమావదాసి ఇహ ప్రియం ప్రజయా దేశమృజ్యతామస్మిన్ గృహే గార్హపత్యాయజాగృహి ఏనాపత్యా తన్వా అంసంసృజస్వాధాజివ్రీ విదసమావదాస నీలలోహితం భవతి గత్యాసక్తిర్జే ఏధందే అశ్చాజ్ఞాతయః పదర్బంధేషు బధ్యతే పరాజేయితాముల్యం బ్రహ్మభ్యో విభజావసు ప్రత్యేషా పద్మతీ భూత్యా జాజాభీసతేపతిం శ్రీరాతనోద్భవతి పాపజా ముజా స్వమంగామభిత్సే బద్భ్రం వదం జక్ష్మాయంతి జనాదను పునస్తాంజ్ఞా దేవానయం ద్విజదాగతా మావీదంపతి పంథినోజ ఆజీదం ద్విషంపతి సుగేభద్దుర్గపదీ తాపభద్రాంతరాదయ మంగళీరిజం వధూరిమాం సమేతపశ్చాత సౌభాగ్యవనసేదత్వాజాస్తం విపరేతన దృష్టమేతత్కటోకమేతత పార్థవద్భితమన్నైతదత్తవే సూర్యాయో బ్రహ్మా విద్యాసరిద్వాధూయమర్హతి ఆసతనం విసత నమతో అధివికర్తనం సూర్యాయా పశ్య రూపాలి బ్రహ్మాను సంధరి గృహ్ణామీ తే సౌభగత్వాజహస్తమ్మజాపత్యాజరక్షర్యసా భగో అర్జమాత విలాపురం ధర్మస్యం వా దుర్గార్హపత్యాయ దేవా తాంబోషం క్షిపత మామేరాయస్తయస్యాంబీజం మనుష్యా అవపంది జానూరు సతీ విశ్రయా దేయస్యాసంత ప్రహరామసేపం తుభ్యమగ్రే పర్యవహన్ సూర్యాంబరునా సహ పునఃపతిభ్యో జాయాం దాగ్నే ప్రజయా సహ పునఃపత్నీమగ్నిరదాయూషా దీర్ఘాయోరస్యాయపతిర్జీవాదిశరద సదం సోమ ప్రథమో వివిదే గంధర్వో వివిధముత్తర తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజా సోమో దగ్గంధర్వాయ గంధర్వోదే సయం పుత్రాంశాదాదగ్నిర్మహ్యమథో జిమాన్ ఇహైవ స్తం మావియోష్టం విశ్వమాజర్వ్యాశ్మృతం క్రీడంతౌ పుత్రైర్నత్రిభిర్మోదమానౌ స్వే గృహే ఆన ప్రజాం జనయతు ప్రజాపజిరాజరతాయతమానఃపర్యమా అధుర్మంగళే పది లోకమావీ సదన్నా భవద్విపదే సంచతుష్పదే అఘోరచక్షురప జిఘ్నేధి శివా పశుభ్య సుమనా సువర్తా వీరదోర్దేవకామాశ్రోనాసన్నో భవద్విపదే సంచతుష్పదే ఇమాంతమింద్రమేభస్సు పుత్రాం సుభగాన్ కృణు దాం పుత్రానాదేహి పతిమేకాదశం క్రీధి సమ్రాజ్ఞేష్సూరేభవ సమ్రాజ్ఞేష్వాంభవ నరాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞి అధిదేవృషు రమంజంతు విశ్వే దేవాస్తమాజాని నౌ సంవాతరిశ్రాతం ధాతా సముదేత్రీ నౌ అభిషమాభవరిషాని సతంధాగ్రంథు సువ్రత తేజస్వీతయశస్వీ ధర్మపత్నీ పతివ్రత జనయద్బహుపుత్రాని మా చ దుఃఖం లభేత్వచిత్ భర్తా తే సోమపానిత్యం భవేత్ ధర్మపరాజన అష్టపుత్రా భవత్ పంచ సుభగా పతివ్రత భర్తస్తైవ పితుర్భ్రాతృహృదయానందినీ సదా ఇంద్రస్య తు యథేంద్రాణీ శ్రీధరస్య యథా శ్రీయా శంకరస్య యథా గౌరీ తద్భర్తోరపి భర్తరి అదేర్యథానుసూయాశ్చాద్వశిష్ఠశ్చాప్యరుంధతి కౌశికస్య యథా సతీ తథాత్మమపి భర్తరి ృవైతి శ్యామయమ్యం ద్వారాబృహస్పతి మజాపత్యా ప్రజావతీ సంజీవ సరద సదం భద్రం నో అభివాదయమనా హరి ఓదక్షసనేంద్రం దేవమామం సదాద్రుడాగాభిరంజ పుష్పేరుమత్రస్మాదింద్రముత్తర పరాహీంద్రదావాదిభృగాభేర దివ్యతీ నోహ ప్రవిందస్యంగత్ర సోమాభీదజే విశ్వస్మాదింద్రముత్తర కిమయం తాం మృగాగాభిష్టకార హరీతో మృగ యస్మాగిరస్యతి దున్వా అర్యో వా పుష్టిమద్వసు విశ్వస్మాదింద్రవృత్తర యమిమంతం మృగాకాపిం ప్రియమింద్రాభిరక్షసి స్వాన్వస్య జంభిషదపి కర్ణే వరాహయుర్విశ్వస్మాదింద్రవృత్తర త్రియాదష్టాని మే కపిర్వ్యాఖ్యాద్యదూషత్ శిరోన్వశ్చరాభిషం న సుఖం దుష్కృతే భుగం విశ్వస్మాదింద్రవృత్తర నమశ్రీసూ భరత్తరాజసుజాసూతరాభువత్ నమీయసీన సచ్చుక్షీయసీ విశ్వస్మాదింద్రవృత్తర ఉభే అంబసులాభిగేయసే భాగ్యతి భరన్మే అంబదక్షి మే శిరో మే వీభగతి విశ్వస్మాదింద్రవృత్తర కింసో బాహోస్వంగురేష్టాఘే కింసో లభత్తి నష్టమభ్యమే విడాక బింబిస్తస్మాదింద్రవృత్తర అవీరామి మమామయం సరారురభిమన్యతే ఉదాహమస్మి వీరనీంద్రపత్నీ మరుత్సాభిష్టస్మాదింద్రవృత్తర సంభోత్రం స్మ పురాణాధీసమానం వాగచ్చతి దేశార్థస్య వీరనీంద్రపత్నీ మహీయతే విశ్వస్మాదింద్రవృత్తర ఓ